సమ్మలోరి కిల్లా, చెక్కేస్తే ఎల్లా చేస్తాను వాళ్ళు గుల్లా. చిన్నదమ్మే చీకు కావాలి, నా సామ్య రంగా చీకులమ్మే చిన్నది కావాలి. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామ్య రంగా చీకులమ్మే చిన్నది కావాలి. అసామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి.